దేవాయోమయాజయన్ శ్రేయస్యే దేవతాగే దక్షిణామనయత్ తామవ్లీనాద్ తే బ్రువన్ యావృత్య ప్రతిగృహ్ణామ తథానో దక్షిణానవ్లేష్యతీతి తే వ్యావృత్య ప్రతిగృహ్ణన్ తదో వేదాం దక్షిణానాబ్లీనాద్ ఏవం విద్వాన్ వ్యావృత్య దక్షిణాం ప్రతిగృహ్ణాతి నైనం దక్షిణాబ్లీనాతి రాజావరుణానగదేవ దక్షిణేర్గిరణ్యమిత్యాహ ఆగ్నేయం వై హిరణ్యం స్వదేవైన దేవతయా ప్రతిగృహ్ణాతి సోమాజవాస ఇత్యాహ సౌమ్యం వై వాద స్వదేవైన దేవతయా ప్రతిగృహ్ణాతి రుద్రాయగామిత్యాహ గౌద్వైవైగో స్వయైనాం దేవతయా ప్రతిగృహ్ణాతి వరుణాయాశ్వమిత్యాహ వారుణో వాశ్వ స్వయైనం దేవతయా ప్రతిగృహ్ణాతి ప్రజాపతయే పురుషమిత్యాహ రాజావత్యో వై పురుష స్వయైనం దేవతయా ప్రతిగృహ్ణాతి మానవేతల్పమిత్యాహ మానవో వేతల్ప స్వయైనం దేవతయా ప్రతిగృహ్ణాతి ఉత్నాయాంగీరసాన ఇత్యాహ ఇయం వా ఉత్నాంగీరస అనయేన ప్రతిగృహ్ణాతి ఐష్వానర్యచ్చారసం ప్రతిగృహ్ణాతి ఐష్వానరో వై దేవతయా స్వదేవేణం దేవతగా ప్రతిగృహ్ణాతి తేనామదత్తమశ్యామిత్యాహ అమృతమేవాత్మం ధత్తే పయోధాత్మ ఇత్యాహ వయదేవేణం కృత్వా స్వర్గం లోకం గమయతి మయో మహ్యమస్త్ర ప్రతిగ్రహేత్రైత్యాహ్వైషిణం తన్మయ ఆత్మనేషాపరేత్రి కైదం కస్మాదావిత్యాహ ప్రజాపతిర్వేద స ప్రజాపతరే దాది కామ కామాయేత్యాహ కామేణ హి దాది కామేణ ప్రతిగృహ్ణాతి కామో దాత కామ ప్రతిగ్రహీతేత్యాహ కామోహిదాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిషేత్యాహ సముద్రయు బహి కామ నే బహి కామస్యాంతోస్తి రథముగ్ధస్య కామేన త్వా ప్రతిగృహ్ణామేత్యాహ ఏన కామేన ప్రతిగృహ్ణాతి సదేవేన మముష్మిన్ లోకే కామాగచ్చతి కామే తత్తరేతాతే కామదక్షిణేత్యాహ కామరే వద్యజమానాముష్మిల్లోకే దక్షిణామిచ్చతి న ప్రతిగ్రహీతరే ఏం విద్వాన్ దక్షిణాం ప్రతిగృహ్ణాతి అణానేవైనాం ప్రతిగృహ్ణాతి అంతో వా ఏడ యజ్ఞస్య యద్దశమః దశమేహం సత్పరాజ్ఞయాభ్యస్తువంతే యజ్ఞస్యైవాంతం గత్వా అన్నాద్యమవరుంధతే ఋషుభిస్తువంతే త్రయమే లోకాః ఏభ్యవ లోకేభ్యోన్నాద్యమవరుంధతే ప్రశ్నమతేర్భవంతే అన్నం వై ప్రశ్నే అన్నమేవరుంధతే మనసా ప్రస్తౌతే మనసోద్గారితే మనసా ప్రతిహరతే మనయే ప్రజాపతి ప్రజాపతిరాప్యే దేవా వై సత్పామిజగుమ్రాజ్ఞీ యత్సర్పరాజ్ఞిరాజ్యస్తువంతే అస్యామేవ ప్రతిష్టంతే యదోహోతావ్యాచష్టే సుతమనసంసతి శాంత్యై అంతో వాజేటయజ్ఞస్య యద్దశమమః ఏడక్షదు వై దేవానాం పరమం గుహ్యం బ్రహ్మ యచ్చతుర్హోతారః దశమేహగ్యశ్చతుర్హోతేర్వ్యాచష్టే యజ్ఞస్యైవాంతం గత్వా పరమం దేవానాం గుహ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం కథం ప్రకాశం ప్రజానాం గమయతి వాదై యచ్చతి యజ్ఞస్తిధర్త్యే యజమానదేవత్యం వాహ ధాతుర్వదేవత్యా రాత్రి అన్నారాత్రిం ధ్యాయేత్ ధాతుర్వ్యస్యైవదం లోకం వృంగే యద్ది వాచం విసృజేత్ అహర్ధాతుర్వ్యాగవక్షిగుంషేత్ ఎన్నక్తం విసృజేత్ రాత్రిభ్రాతుర్వ్యాగవక్షిగుంషేత్ అధివృష్టగోర్జే వాచం విసృజతి ఏతావంతమేవాత్మే లోకమచ్చిగుంషతి యావదాదిత్యోస్తమేతి ప్రజాపతి ప్రజా అసజత తా సృష్టా సమశ్లిష్యన్ తా రూపేణ ప్రావిశత్ తస్మాదాహు రూపం వై ప్రజాపచరితే తానాం ప్రావిశత్ తస్మాదాహు నామ వై ప్రజాపచరితే తస్మాదప్యా మిత్రౌ సంగత్యా నాచేద్ధరే మిత్రమే భవత ప్రజాపజద్దేవాసునాసృజత ఐంద్రమవినాసృజత తందేవాబ్రవన్ ఇంద్రం నోజనయేతి సాత్మన్నింద్రమపశ్యత్ తమసృజత తం దృష్టగ్భీర్యం భూత్వాన ప్రావిశత్ తస్య వజ్ర పంచదశోహస్తః పద్యత తేనోదయ్యాసునాభ్యభవత్ యదేవం వేద అభిభ్రాతవ్యాన్ భవతి తే దేవాసురేర్విదిప్య స్వర్గం లోకమాయన్ ప్రేమష్ణం లోకేర్వ్యక్షుభ్యన్ తే బ్రువన్ అమృత ప్రదానం వా ఉపజతి వివేది ఏ సప్తహోదారి యజ్ఞం విషాయాస్యం ఆంగేదం రాహిన్వన్ ఏతే నామత్రకల్పయేది తస్య వా ఇయం గతి ఎలిదం కించ యదేవం వేద కల్పతేస్మై తవా అయం మనుష్యేది యజ్ఞ సప్తహోద అముత్రసభ్యో దేవేభ్యో హవ్యం వహతి యదేవం వేద ఉభయనం యజ్ఞో నమతి స్వామన్యత అభివాదిమల్లోకం గమిష్యంతమితి సవాచస్పదే వ్యాహరత్ తస్మాత్పుత్రో హృదయం తస్మాదస్మాల్లోకాదమల్లోకం నాభికామయంతే పుత్రో హి హృదయం దేవావేదిర్యమతన్వత ఏ విపాత్మనా భ్రాతృవేణాజయంత అభిజవర్గం లోకమజయన్ యజేవం విద్వాగశ్చతుర్హోతభిర్యజ్ఞం సముదే విపాత్మనాభ్యాతుర్వేణ దీయతే అభిజవర్గం లోకం జయతి షడ్డోత్రా ప్రాణీయమాసాదయతి అమత్మై వై లోకాయ షడ్డోత ఘ్నంతి ఖలు వాదేతత్ సోమం యతభిశృణ్వంతి వృధైవేనమం లోకం గమయతి చతుర్హోత్రాచ్చం విశోకై చతుర్హోత విషయేవాత్మన్ధత్తే పంచహోత్రా పశుముపసాదయతి స్వర్గో వై పంచహోత విజమాన పశు విజమానమే పశువర్గం లోకం గమయతి గ్రహాం గృహీత్వా సప్తహోతారంజుహోతి ఇంద్రియం వై సప్తహోత ఇంద్రియమేవాత్మన్ధత్తే యో వై చతుర్హోతీర్ణతోణం తర్పయతి ద్రిప్తి ప్రజయా పశుభిః ఉపైతకం స్వామపి సోనమతి వైష్ణవమానే విశ్వహోతారం వ్యాచక్షీత మాభ్యంజనే పవమానే చతుర్హోతారం ఆర్భవే పవమానే పంచహోతారం ఋగజ్ఞే శుద్ధోతారం యజ్ఞాయుద్ధియస్య స్తోత్రే సప్తహోతారం అనుసవనమే వైనాగస్తర్పయతి ద్రిప్తి ప్రజయా పశుభిః ఉపైతకం స్వామపి సోనమతి దేవా వై చతుర్హోతభిర్ సప్తమాసద ఋద్ధిరమిషస్కామాన్న ప్రథమయ్యసరిచ్ఛాన్నస్తత్సహాసతి స్వామశ్చతుర్హోత్రా పద్యపంచహోత్రా ధాతాషడ్హోత్రా ఇంద్రసప్తహోత్రా ప్రజాపతిర్దశహోత్రా ఏ భాగం స్వామగం రాజాక్షత్ అన్యకామయత ఏనాపాక్రామద్ ఏన ప్రళాయమచరత్ తందేవా ప్రైషై ప్రైషమైన్ అత్ప్రైషాణా ప్రైషత్వం నిబిభ్యన్యవేదయన్ తన్నిమిదాన్యత్వం ఆ ప్రేభిరాప్నువన్ తదా ప్రేణామాప్నిత్వం సమర్భ్యన్ తస్తయసోప్యగృహత తే గ్రహాభవన్ తద్గ్రహాణాగ్రహత్వం ఎస్సైవం విశో గ్రహాహ్యంతే తస్యత్వేమ గృహీతా తే బ్రువన్ యో వైన శ్రేష్ఠోభూద్ తమవధిష్మ పునరివం సువామః ఇది సంఛందోభిరసువంత తచ్ఛందదాంఛందస్తం సాంనాసమానయన్ తత్సాంనస్తామత్వం ముక్తైర్దస్థాపయన్ తదుత్థానాముత్సత్వం ఏవం వేద పర్యవతిష్టతి సర్వమాయులేది సోమో వైష ఏవం విద్వాన్ సోమమాగచ్చతి ఇదేవైన మృచ్చతి తస్మాదాహు యశ్చైవం వేదయశ్చ నా తాభౌ సోమమాగచ్చతః సోమో హి యశః తన్వాయచరిచ్చతేత్యాహు యః సోమే సోమం ప్రాహేతి తస్మాత్ సోమే సోమః ప్రోచ్యః యజలేవేన మృచ్ఛతి ఇదం వా అగ్రేణైవ కించనాసీత్ అద్యౌరాసీత్ పృథివీ నాంతరిక్షం తరసదేవ సన్మనోగరుతస్యామితి తనసభ్యతా తస్మాత్ పానాద్ భూమో జాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాదగ్నిరజాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాజ్యోతిరజాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాదర్చిరజాగత తద్భూయోదప్యత తస్మాత్ పానాన్మరీచయోజాయంత తద్భూయోదప్యత తస్మాత్ పానాదుదారా అజాయంత తద్భూయోదప్యత తదభ్రమిపదమాన్యత్వస్తిమభినత్ సముద్రోభవత్ తస్మాత్ సముద్రస్య న పిబంతి ప్రజననమిభమన్యంతే తస్మాత్ పదోరాజాయమానాదావ పురస్తాద్యంతి తద్దశ హోతాం వసృజ్యత ప్రజాపతిర్వే దశ హోత దేవంతపసో వీర్యం విద్వాగస్తప్యతే భవత్వేవా తద్వా ఇదమాపస్సరిలమాసీత్ సోరోదే ప్రజాపతి సగత్మాజ్ఞేభ్యస్యా ప్రతిష్టాజా ఇది యదప్సవాపద్యత సా పృథివ్యభవత్ యద్యమిష్ట తదంతరిక్షమభవత్ యదూర్ధముదమిష్ట సాద్యౌరభవత్ యదరోదీర్ రజోరోధస్తం ఏమం వేద నాస్య గృహేరదంతి ఏతద్వాకానాజన్మ యదేవమేతాన్లోకానాజన్మ వేద నైషు లోకేష్వార్థివార్చతి స ఇమాం ప్రతిష్టామ విందద స ఇమాం ప్రతిష్టాం విద్వాగామేత ప్రజాలేతి సదపోదప్యత సోహం తర్వానుభవత్ తేభ్యో మన్మలే పాత్రేన్నమృహత్ యాశ్వనూరాదేత్ కామపాహత సాధమిశ్రాభవత్ సోగామేత ప్రజాలేతి సదపోదప్యత సోహం తర్వానభవత్ స ప్రజననాదేవ ప్రజాసజన తస్మాదిమా భూయిష్టా ప్రజననాధ్యేనాసజన తాభ్యోదారుమే పాత్రే పయోదుహత్ యాస్య సాధనోరాసీత్ తామపాహత సా జ్యోత్స్నా భవత్ సోగామేత ప్రజాయేజేతి తదపోదప్యత సోహం తర్వానభవత్ సౌపక్షాభ్యామేవ తోరసజన తేభ్యోదే పాత్రే ఘతమదృహత్ యాస్యతనోరాసీత్ తామపాహత సోహోరాత్రయో సంధిరభవత్ సోకామేత ప్రజాయజేతి తదపోదప్యత సోహం తర్వానుభవత్ సముఖాద్దేవానసజన తేభ్యో హరితే పాత్రే సోమమదృహత్ యాస్యతనోరాసీత్ తామపాహత తదహరభవత్ ఏతే ప్రజాపతేర్దోహాం వేద దుహరేవ ప్రజా దివేనా భూజని సద్దేవానాహం దేవత్వం నేవం దేవానాహం దేవత్వం వేద దేవవానే భవతి ఏతద్వాహోరాత్రణాం జన్మ ఏమహోరాత్రణాం జన్మ వేద నాహోరాత్రేష్మాక్షతి అసలోధిమనోసృజ్యత మన ప్రజాపతిమసజన ప్రజాపతి ప్రజా అసజన తద్వా ఇదం మనస్సేవ మనమం ప్రతిష్ఠితం ఇదంకించ తదేతోపస్థితం నామ బ్రహ్మ విచ్చంతే విచ్చంతేవస్థతేవస్థతేచ్చతి ప్రజాయతే ప్రజయా పదుభి ప్రణమేష్ఠినో మాత్రమాప్నోతి ఏం వేద ప్రజాపతిరింద్రమసజామిదాపదం దేవానాభినోత్ పరే ఏతేషాం దేవానామధిపతి తమ్ దేవా అబ్రవన్ కస్త్వమసి భయం వై త్వచ్చ్రేలాగుం సత్మయితి సోబ్రవీర్ కస్త్వమసి భయం వై త్వచ్చ్రేలాగుం సత్మయితి మా దేవ అవోచన్నిది అథవా ఇదం జలి ప్రజాపతౌ హరహాసీత్నాదిత్తే మధ్రవీర్ ఏతన్మే ప్రయచ్చ అసాహమేతేదాం దేవానామధిపతిర్భవిష్యామీతి కోహగ్రస్యామిత్యబ్రవీర్ ఏతత్ప్రజాయేతి ఏతత్స్యామిత్యబ్రవీర్ యదేతద్బ్రవీషేతి హవై నామ ప్రజాపతి ఏం వేద విదురేనస్మై రుక్మం కృత్వా ప్రత్యమంచద తదో వా ఇంద్రో దేవానామభిరవిర్భవత్. ఏం వేద అభిరవిదేవసమానాభవతి సోమన్యత కింకిం వా అకరమితి చంద్రం మాహరేది ప్రాలభత్ తశ్చంద్రమశ్చంద్రమస్తం ఏం వేద చంద్రవాణేభవతి తందేవాబ్రువన్ సువీర్యోమర్యాగోపాయతే తత్సూర్యశూర్యత్వం ఏం వేద నైనందభ్రవతి కశ్చనాత్మన్వాయమింద్రియం రత్రస్థాపతి తదింద్రస్యేంద్రత్వం ఏం వేద ఇంద్రియాభవతి అయం వా ఇదం పరమోభూతి తత్పరమేక్షిణ పరమేక్షిత్వం ఏం వేద పరమామేవ కార్థాహం గచ్చతి తందేవా సమంతం పర్యవిశన్ పరమ పురస్తాద్ రుద్రాదక్షిణత ఆదిత్యా పశ్చాద్ విశ్వేదేవా ఉత్తరత అంగిరథ ప్రత్యంచం స్వాధ్యా పరాంచం ఏం వేద ఉపయనకం సమానా సంవిశంతి తప్రజావచదే భూత్వా ప్రజా ఆవయత్ తాస్మైనాతిష్టంతాన్నాద్యాయ తాముఖం పురస్తాత్ పశ్యంతే దక్షిణతః పర్యాయన్ ప్రదక్షిణతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః పశ్చాత్ పర్యాయన్ అపశ్చాత్ పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ఉత్తరత పర్యాయన్ సముత్తరత పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణత ముఖం పశ్చాత్ ముఖముత్తరత ఊర్ధ్వా ఉదాయన్ సముపరిష్టాన్యవర్తయత తాసర్వతో ముఖో భూత్వా వయత్ తతో వై తస్మై ప్రజాతిష్టంతాన్నాద్యాయ యజేవం విద్వాన్ పర్యవర్తయతే నిజ ప్రజాపతిరే భూత్వా ప్రజాత్తిష్టందేస్మై ప్రజా అన్నాద్యాయ అన్నాదరే భవతి ప్రజాపతిరగామేత భవద్భూయా శ్యామితి సరేనందరహోతారమపశ్యత్ సంప్రాయుంక్త తస్య ప్రజక్తి భవద్భూయానభవత్ యః కామలేత భవద్భూయా శ్యామితి సరసహోతారం ప్రయుంజేత భోరే భూయాన్ భవే సోకామేత వీరో మహాజాలేతేతి సదశహోదారం నిరమిమేత సంప్రాయుంక్త తస్య ప్రయక్తేంద్రో జాగత యః కామలేత వీరో మహాజాలేతేతి చతుర్హోదారం ప్రయుంజేత ఆస్య వీరో జాయతే సోకామేత పశుమాన్ శ్రామితి చతుర్హోదు పంచహోదారం నిరమిమేత సంప్రాయుంక్త తస్య ప్రయక్తి పశుమానభవత్ యః కామలేత పశుమాన్ శ్యామితి సపంచహోతారం ప్రయుంజేత పశుమానేవ భవతి సోకామే తత్తమో మే గంగేర్నిది సపంచహోతశబ్దోతారం నిర్మిమేత సంప్రాయుంక్త తస్య ప్రయక్తమోహోత్మాగల్పంత యః కామలే తత్తమో మే గంగేర్నిది సషబ్దోతారం ప్రయుంజేత కల్పంచేస్మాదవ సోకామేత సోమజాదీ స్యాః ఆమే సోమవత్సోమయాజీజాయేతేతి రఘ్వోదస్తత్తహోతారం నిరమిమీత సంప్రాయుంక్త తస్య ప్రయక్తి సోమవత్సోమయాజ్య భవతే ఆస్య సోమవత్సోమయాజ్య జాయత యః కామలేన సోమవత్సోమయాజీ స్యాః ఆమే సోమవత్సోమయాజీజాయేతేతి సప్తహోతారం పరింజేత సోమవదేవ సోమయాజీ భవతి ఆస్య సోమవత్సోమయాజీ జాయతే ప్రవాదేష పశు పంచసా ప్రతిష్టతి అభ్యర్ముఖేన ఏ దేవా పశూన విద్వా స్వర్గం లోకమాయన్ ఏ ముష్మిల్లోకేభ్యక్షుధ్యన్ ఏ బ్రువన్ అమృత ప్రధానం వా ఉపజీవేతి ఏ సప్తహోదారే నిజం విధాయాస్యం ఆంగీరం ప్రాహిన్వన్ ఏకేనాముత్ర కల్పయేతి తస్య వాయ్యంక్తి ఏం వేద కల్పతేస్మై తవా అయం మనుష్యేషు యజ్ఞ సప్తహోత అముత్రభ్యో దేవేభ్యో హవ్యం వహతి ఏం వేద ఉపైనం యజ్ఞో నమతి యో వే చతుర్హోతనా నిదానం వేద నిదానవాన్ భవతి అగ్నిహోత్రం నిదానం దశ పూర్ణమాసోచతుర్హోదు చాతుర్మాస్యాది పంచహోదు పశుబంధ్రోదు సౌమ్యాధర సప్తహోదు ఏతద్వై చతుర్హోదృణాన్ నిదానం ఏం వేద నిదానభాన్ భవతి ఓం ప్రబ్రహ్మవాదినా వదంతి కించతుర్హోదృణాన్ చతుర్హోదృతమితి యదేవేషు చతుర్థాహోదార తేన చతుర్హోదార తద్వాచతుర్హోదార ఉచ్యంతే తచ్చతుర్హోదృణాన్ చతుర్హోదృతం సోమో వై చతుర్హోత అగ్ని పంచహోత ధాతాగద్ధోత ఇంద్ర సప్తహోత ప్రజాపతిర్దశహోత ఏం చతుర్హోదృణామృద్ధిం వేద గర్ధాత్తేవ ఏషామేవం బంధుతాం వేద బంధుమాన్ భవతి ఏషామేవం గత్యం వేద కల్పతేస్మై ఏషామేవమాయతనం వేద ఆయతనవాన్ భవతి ఏషామేవం ప్రతిష్టాం వేద సత్యే ప్రతిష్టతి బ్రహ్మవాదినా వదంతి దశహోత చతుర్హోత పంచహోత షడ్హోత సప్తహోత అథకస్మాత్ చతుర్హోతార ఉచ్యంతమితి ఇంద్రో వే చతుర్హోత ఇంద్ర ఖలు వే శ్రేష్టో దేవతానాముపదేశనాదేవమింద్రగ్నిశ్రేష్టం దేవతానాముపదేశనాద్వేద వసిష్ఠ సమానానాం భవతి తస్మాచ్చేష్టమాయంతం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్నే అయమవాసాజలి కీర్తిరస్య పూర్వాగచ్చని జనతామాగత అధోరేనం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్నే అయమవాసాజలి దక్షిణాం ప్రతిగ్రహేష్యాన్ సప్తదశకృత్వోపాన్యాన్ ఆత్మానమేవ సమించే ఏదే వీర్యాయ అథో ప్రజాపతిదేవీనా భూత్వా ప్రతిగృహ్ణాతి ఆత్మనోనాత్మ్యం సంతం నిర్హరేరన్ ఆగ్నేర్ధేదుభుజాదృహోదారృహీతేనాద్యేన పురస్కారాత్ ప్రత్యం తిష్టన్ ప్రతిలోమం విగ్రాహం ప్రాణానేవాస్యోపదాసయతి యజ్ఞేనం పునరుపశిక్షేయుః ఆగ్నేర్ధేదుభుజాదృహోదారం చతుర్గృహీతేనాద్యేన పశ్చాత్నాదీన అనులోమ విగ్రాహం ప్రాణానేవాస్మై కల్పయతి ప్రాయశ్చిత్తేవాగ్భవతేముఖేది ఋతూనేవాస్మై కల్పయతి కల్పంతే స్మార్దవ దృప్తాస్మార్దవాయంతి షడ్భవతా వై భూత్వా ప్రజాపతిరితకం తరటమసజత సమమోషజ మనసోధిగాయత్రేమసజత సర్గాయత్రేయార్చత తామానభత కార్యత్రయాధిజందాగస్తజత ఛందాభ్యోధితామ తత్సామయలహాచ్ఛతే తదాలభత సాంనోధిగజోగశ్యతజతభ్యోధివిష్ణం తద్విష్ణం యలహాచ్ఛతే తమానభత విష్ణోరధ్యోషధీరసృత ఓషధేభ్యోషితోమం తత్సోమయ్యతహాచ్ఛతే తమానభత సోమాదశి పశూరసృత పశుర్భ్యోధీంద్రం హరీంద్రయ్యతహాచ్ఛతే అదేనన్నాది ప్రాచ్యవద ఇంద్రయవయశస్మి భవతి యదేవం వేద నయనయ్యశోది ప్రచ్యవత్ యద్వా ఇదం కించ తత్సర్వముత్నయేవాంగేరస ప్రత్యగృహ్ణాత్ అదేనం ప్రతిగృహీతన్నాహినత్ యత్కించ ప్రతిగృహీనాత్ తత్సర్వముత్నస్థాంగేరస ప్రతిగృహ్ణాత్వ ప్రతిగృహీయాత్ ఇయం వా ఉత్నాంగేరస అనయేన ప్రతిగృహ్ణాతి నైనకం వినస్తి బరిహిడా ప్రదీయాద్గాం బాష్వం వా ఏతద్వై శూనాం ప్రియంఛామ విజేనైవైనంఛాం నా ప్రత్యయతి యోగానిద్వాన్ నివర్తకతే విశీర్షాసవాత్మాష్మిన్ లోకే భవతి అథయో విద్వాన్ నివర్తకతే విశీర్షావివాత్మాష్మిన్ లోకే భవతి దేవతా వే సప్తపుష్టికామాన్యవర్తయంత అగ్నిశ్చ పృథివే చ వాయుశ్చాంతరిక్షం చ ఆదిత్యశ్చంద్రమాహ అగ్న్యవర్తయత స్వసాహస్రమపుష్యత్ పృథివేర్న్యవర్తయత సౌషధేభిర్వనస్పతిభిరపుష్యత్ వాయుర్న్యవర్తయత సమదేజేభిరపుష్యత్ అంతరిక్షన్యవర్తయత తద్వయోభిరపుష్యతే ఆదిత్యోన్యవర్తయత సరస్నుభిరపుష్యతే యౌర్నవర్తయత సా నక్షత్రైరపుష్యతే చంద్రమాన్యవర్తయత సోహోరాత్రైర్ధమాసైర్మాసైరేతుభిష్టమ్మత్రేణాపుష్యతే తాన్ కోషాన్ పుష్యతి యాత్రేపుష్యన్ ఏం విద్వాన్నిచ వర్తయతే పరిచ తస్వాగ్నేరణ్యం పరిజగ్రగుర అర్ధమింద్రియస్యాపాక్షామదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వైదోర్ధమింద్రియస్యాత్మన్నుపాధత్త అర్ధమింద్రియస్యాత్మన్నుపాధత్తేం విద్వాహిరణ్యం ప్రతిగృహ్ణాది అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాది అర్ధమస్యేంద్రియస్యాపక్రామది తస్వేదోమస్య బాధపదజగ్రగుణ హృదయమింద్రియస్యాపాక్రామత్ హృదయనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వేస తృతీయమింద్రియస్యాత్మన్నుపాధత్త తృతీయమింద్రియస్యాత్మన్నుపాధత్తే విద్వాన్ బాధపదిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి తృతీయమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వే రుద్రస్య గాం ప్రతిజగ్రగుణ రుదృథమింద్రియస్యాపాక్రామతే తామేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వేసృథమింద్రియస్యాత్మన్నుపాధత్త రుదృథమింద్రియస్యాత్మన్నుపాధత్తేం విద్వాన్ గాం ప్రతిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి చతుర్థమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వే వరుణస్యాశ్వం ప్రతిజగ్రగుణ పంచమమింద్రియస్యాపాక్రామత్ తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వేష పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్త పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్తేం విద్వానశ్వం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి పంచమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వే ప్రజాపతే పురుషం ప్రతిజగ్రగుణ షష్ఠమింద్రియస్యాపాక్రామత్ తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వేష షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్త షష్టమింద్రియస్యాత్మన్నుపాధత్తేం విద్వాన్ పురుషం ప్రతిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి షష్టమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వే మనోస్తత్వం ప్రతిజగ్రగుణ సప్తమమింద్రియస్యాపాక్రామత్ తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వే సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్త సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్తేం విద్వాగస్తత్వం ప్రతిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి సప్తమమస్యేంద్రియస్యాపక్రామతి తస్య ఉత్తానస్యాంగేతస్యాప్రాణప్రతిజగ్రగుణ అష్టమమింద్రియస్యాపాక్రామత్ తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వేసోష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్త అష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్తేం విద్వానప్రాణప్రతిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి అష్టమమస్యేంద్రియస్యాపక్రామతి యద్వా ఇదం కించ తత్సర్వముత్థాన ఏవాంగేరస ప్రత్యగృహ్ణాత్ రేణం ప్రతిగృహీతన్నాహినత్ యత్కించ ప్రతిగృహీయాత్ తత్సర్వముత్థానస్థాంగేరస ప్రతిగృహ్ణాత్వ ప్రతిగృహీయాత్ ఇయమ్ వా ఉత్థానాంగేరస అనలేవేన ప్రతిగృహ్ణాత్ నైనగమే బ్రహ్మవాదినా వదంతి యద్దశహోతార సత్రమాసద కేన తే గృహవజనార్థవన్ కేన ప్రజాసజంతేతి ప్రజాపతినావేతే గృహవజనార్థవన్ ఏన ప్రజాసజంత యచ్చతుర్హోతార సత్రమాసద కేన తే గృహవజనార్థవన్ కేన ఉడధీరసజంతేతి సోమేన వేతే గృహవజనార్థవన్ తేన ఉడధీరసజంత యత్పంచహోతార సత్రమాసద కేన తే గృహవజనార్థవన్ కేనైభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదంత కేనైషాం పశూన వృంజతేతి అగ్నినా వైతే గృహవజనార్థవన్ తేనైభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదంత తేనైషాం పశూన వృంజత యక్షభ్యోతార సత్రమాసద కేన తే గృహవజనార్థవన్ కేన తూనకల్పయంతేతి ధాత్రా వైతే గృహవజనార్థవన్ తేన తూనకల్పయంత యత్సప్తహోతార సత్రమాసద కేన తే గృహవచనార్థవన్ కేన సువరాయన్ కేనే మాల్లోకాన్ సమదన్వన్ అర్యం నావేతే గృహవజనార్థవన్ తేన సుమరాయన్ తేనేమాన్ లోకాన్ సమదన్ వన్నిది ఏదేవే దేవా గృహవజన తాళిలేవం విద్వాన్ అప్యన్యస్య గారిహపతే దీక్షతే అవాంతరమేవ సత్యనామధ్యోతి యో వార్యమణం వేద దానకామాస్మై ప్రజాభవంతి యజ్ఞో వార్యమా ఆర్యావసతిర్వేదమాహుర్యం ప్రశంసంతి ఆర్యావసతిర్భవతి ఏవం వేద యద్వా ఇదం కించ తత్సర్వం చతుర్హోదార చతుర్హోదభ్యోధయజ్ఞో నిర్మిత అయరేవం విద్వాన్ విపదేత అహమేవ భూజో వేద యశ్చతుర్హోత్రేణ వేదేతి తస్యే భూజో వేద యశ్చతుర్హోత్రేణ వేద యో వే చతుర్హోత్రనాగంహోత్రేణ వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి ప్రజాపతిర్వేదశోత్రనాగంహోత సోమశ్చతుర్హోత్రనాగంహోత అగ్నిపంచహోత్రనాగంహోత ధాతాగద్భోతనాగంహోత అర్యమాణప్రహోతనాగంహోత ఏతే వే చతుర్హోతనాగంహోతారేణం వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి ప్రజాపతి ప్రజా సృష్టాభ్యశ్రగంసద సహృదయం భూతోషయత్ ఆత్మనిధా ఇత్యహ్వయత్ ఆవప్రత్యశృణ్వన్ తాగ్నిహోత్రేణ యజ్ఞక్రతునోపర్యావర్తంత తా కుసింధమపోహన్ తస్మాదగ్నిహోత్రస్త యజ్ఞక్రతో ఏకలిప్యక చతుష్కృత్వాహ్వయత్ అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమాహ ఏ ప్రత్యశృణ్వన్ ఏదశపూర్ణమాసాభ్యామేవ యజ్ఞక్రతునోపర్యావర్తంత తౌపోహద్భ్యశ్చత్వార్యంగాని తస్మాదశపూర్ణమాసయోజ్ఞక్రతో పంచగత్వాహ్వయతే పశవః ప్రత్యశృణ్వన్ తేజాదుర్మాసేరేవ యజ్ఞక్రతునోపర్యావర్తంత తౌపోహల్లోపఛవీం మాకం సమస్థిమజ్జానం తస్మాచాదుర్మాస్యాయ్యక్రతో పంచర్పిజ హర్తృత్వాహ్వయత్యశృణ్వన్ దేవసుబంధేనైవ్ఞకృతనోపర్యావర్తంతౌహాన్సనావాండౌ శిష్యమవాహంతం ప్రాణం తస్మాత్సుబంధస్ యజ్ఞక్రతో షడర్పిజ సప్తకృత్వాహ్వయత్ భోక్త్రా ప్రత్యశృణ్వన్ తా సౌమ్యేనైవాధ్వరేణ యజ్ఞకృతునోపర్యావర్తంత తా ఉపోహన్ సప్తశీరణ్యాన్ ప్రాణాన్ తస్మాత్ సౌమ్యస్యాధ్వరస్ యజ్ఞక్రతో సప్తహోత్రా ప్రాజేవ ప్రషక్కుర్వంతి దశకృత్వాహ్వయత్ తపః ప్రత్యశృణోత్ తత్కర్మణైవ సంవత్సరేణ సర్వైర్యజ్ఞక్రతుభిర్వపర్యావర్తత తత్సర్వమాత్మానపరివర్గముపోహత్ తస్మాత్ సంవత్సరే సర్వే యజ్ఞక్రతమవరుధ్యంతే తస్మాద్దశహోతృహోత పంచహోతృహోత సప్తహోత ఏకహోత్రే బలిగం హరంతి హరంతస్మై ప్రజాబలిం ఐనవ ప్రతిక్షాదం గచ్చతి ఎదేవం వేద ప్రజాపతి పురుషమసృజత సోగ్నిరబ్రవీత్ మాయమన్నమస్తి స్వాభిభేద్ సర్వం వై మాయం ప్రదక్షతీతి అరేతాగిశ్చతుర్హోత్రేణాత్మస్మరణా నపశ్యత్ తానజుహోత్ తైర్వైత ఆత్మానమస్మనోర్నిహోత్రం జుహోతి ఏకహోదారమేవృత్యజ్ఞకృతుమానాప్నోత్యగ్నిహోత్రంఛాత్మనస్మనోతి ఆదిత్యస్థాహిత్యం గచ్చతి చతుర్నయతి చతుర్హోదారమేవృత్యజ్ఞకృతుమానాప్నోజపూర్ణమాసౌ చర్తారిచాత్మనాంగానిస్మనోతి ఆదిత్యస్థాయుజ్యం గచ్చతి చతుర్నయతి సమిత్పంచమే పంచహోదారమేవృత్యజ్ఞక్రతుమాప్నోదిర్మాస్యాని లోమశవే మాగం సమస్థిమజ్జానం ఆదితాత్మనస్మనోతి ఆదిత్యస్థాయుజ్యం గచ్చతి చతుర్నయతి నిర్జహోతి షడ్హోదారమేవృత్యజ్ఞక్రతుమాప్నోదిపశుబంధం స్థలాభాండౌ శిష్టమవాహంతం ప్రాణం తానిచాత్మనస్మనోతి ఆదిత్యస్య రథాయుజ్యం గచ్చతి చతుర్నయతి నిర్జహోతి సమిత్సప్తమే సప్తహోదారమేవ్యక్రతుమాప్నోతి సౌమ్యమద్భరన్ సప్తజాత్మనశ్శేషణ్యా ప్రాణాన్ స్పృణోతి ఆదిత్యశాయుధ్యం గచ్చతి చదుర్నయతి నిర్జిభోతి దుర్నిమాష్టే విప్రాశ్చాది దశహోదారమేవ్యక్రతుమాప్నోతి సంవత్సరం సర్వంచాత్మానపయవర్గ్రశ్నోతి ఆదిత్యశాయుజ్యం గచ్చతి ప్రజాపజరకామేర ప్రజాదేది సర్వోదప్యత సోన్వాన్భవత్ సహిత్యావోవత్ తస్మాశం పర్వత్ని హరిణి సదేశ్యావోవత్ సవిజాయమానోగర్భేణాదాన్వితాంతఃకృష్ణశ్యావోవత్ తస్మాత్తాంతఃకృష్ణశ్యావోవత్ తస్యాసు దేవాజీవత్ హేనాసురాసురాసురాణామసురత్వం హేమసురాణామసురత్వం వేద అసురామేవతి నైనమసుర్జహాది సోసురాన్ సృష్ణా పితేవామన్యత పితృనాం యదేవం పితృనాం పితృత్వం వేద దేవైవ స్వానాం భవతి చైతస్య పితరోహవం సపితరేణ సృష్టా మనస్యతే తదను మనుష్యాసజల తన్మనుష్యానాం మనుష్యత్వం ఏం మనుష్యానాం మనుష్యత్వం వేద మనస్మే భవతి నైనం మనుర్జహాది తస్మే మనుష్యాయ దివాదేవత్రాభవత్ తదను దేవానసజల తద్దేవానాం దేవత్వం ఏం దేవానాం దేవత్వం వేద దివాహైవాస్య దేవత్రాభవతి తాని వా ఏతాని చత్వారిం భాగంసి దేవా మనుష్యా పితరోసురా తేషు సర్వేష్ం భవనభైవ భవతి ఏం వేద బ్రహ్మవాదినో వదంతి యో వా ఇమం విద్యాత్ యతోయం భవతే యదభిభవతే యదభిషం భవతే సర్వమాయుర్యాత్ న పురాయుష ప్రమీయేత పశుమాన్ స్యాత్ విందేత ప్రజా యో వా ఇమం వేద యతోయం భవతే యదభిభవతే యదభిషం భవతే సర్వమాయురేతి న పురాయుష ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజా అభ్యపవతే అపోభిభవతే అపోభిసంపవతే అస్యాపవతే ఇమామభిభవతే ఇమామభిసంపవతే అగ్నేపవతే అగ్నిమభిభవతే అగ్నిమభిసంపవతే ఆదరిక్షాత్పవతే అంతరిక్షమభిభవతే అంతరిక్షమభిసంపవతే ఆదిత్యాత్పవతే ఆదిత్యమభిభవతే ఆదిత్యమభిసంపవతే ద్యావపవతే దివమభిభవతే దివమభిజంపవతే దిగ్భ్యపవతే దిశోభిభవతే దిశోభిజంపవతే సయత్ పురస్తాద్వాది ప్రాణయేవ భూత్వా పురస్తాద్వాది తస్మాత్ పురస్తాద్వాంతం సర్వాః ప్రజా ప్రజినందంతి ప్రాణో హి ప్రియ ప్రజానాం ప్రాణమివ ప్రజ ప్రజానాం భవతి ఏవం వేద సమాహేష ప్రాణయేవ అహిరద్దక్షిణతో వాది మాదేశ్వైవ భూత్వా దక్షిణతో వాది తస్మాద్దక్షిణతో వాంతం విద్యాత్ సర్వాదిశావాది సర్వాదిశో న వివాది సర్వాదిశో న సంవాదీతి సమాగేష మాదరిశ్వైవ అహిర్పశ్చాద్వాది పవమాన ఏవ భూత్వా పశ్చాద్వాది పూతమస్మా ఆహరంతి పూతమపహరంతి పూతమశ్చాది ఏవం వేద సవాలేష పవమానమేవ అసగిరుత్తరతోవాది సవిదేవ భూత్వోత్తరతోవాది సవితేవ స్వానాం భవతి ఏవం వేద సవాలేష సవితైవ తేరేణం పురస్తారాయంతమువదంతి ఏవాస్య పురస్తాత్మాత్మానః ఆగత్యే పఘ్నంతి పురస్తాచితరాం ఆత్మనస్తగంతే అసగేనం దక్షిణతాయంతమువదంతి ఏవాశిరక్షణ పాత్మాన ఆగస్తే పఘ్నంతి దక్షిణతరాం పాత్మనస్తంతే అసగేనం పశ్చాదాయంతమువదంతి ఏవాస్య పశ్చాత్మాత్మాన ఆగస్తే పఘ్నంతి పశ్చాదితరాం పాత్మనస్తంతే అసగేనముత్తరదాయంతమువదంతి ఏవాస్యోత్తరదః పాత్మాన ఆగత్యేపఘ్నంతి ఉత్తరత ఇతరాన్ ఆత్మనస్కృందే తస్మాదేవం విద్వాన్ వీమనుత్యేత్ ఎస్సేవాక్షౌభాషేత అంతరేదివ రాశయేదివ శృంగారేదేవ ఉత్తమోపపదే ఉత్తమే పాత్మానవహన్యరి సజాన్విషయం సనిమేష్యాన్ స్యాత్ యదాతాంతి సంవాదో వాజాత్ అసప్రవేజాత్ ప్రాధావయేత్ సాతమేవ సంయూఢం గంధమభిప్రత్యవతే ఆశ్రంజనపదం పూర్వాకీర్తిర్గచ్చతి దానకామాస్మై ప్రజాభవంతి యేదం వేద ప్రజాపతిరాజానవసద అంతయో వేదాన్వసృజ్యంత తానహస్తే కురుత అసహేదాభిత్రే స్వభగం రాజానం జగమే శ్రద్ధాముదగమే సాహమిదరం ప్రజాపతి ఉపసార అగంభో వాచ నమస్తే అస్సు భగవ ఉపత్వాయాని ప్రత్వాపద్యే స్వమం వై రాజానం కామయే శ్రద్ధాముదకామయత తస్యాహస్థాగరవనం వారం కల్పయిత్వా రజహోదారం పురస్కారాభ్యాఖ్యాయ చతుర్హోదారం దక్షిణత పంచహోదారం పశ్చాద్ షడ్హోదారముత్తరత సప్తహోదారముపరిష్టాద్ సంభారే శవర్తిభిర్చముఖేణం కృత్య ఆస్యార్ధం వవ్రాజ తాగుంహో దీక్షోవాచ ఉపమావర్తస్వేది అగంహోవాచ భోగం తుమాచక్ష్వ ఏతన్మాచక్ష్వ ఎత్తే పాణావిది తస్యాహత్రేణ వేదాం ప్రదతౌ తస్మాదుభస్యోగమైవహారయందే కామయేద ప్రియస్యాది ఎంబా కామయేద ప్రియస్యాది తస్మాదగ్రస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోదారం పురస్కారాభ్యాఖ్యాయ చతుర్హోదారం దక్షిణత పంచహోదారం పశ్చాద్ షడ్హోదారముత్తరత సప్తహోదారముపరిష్టాద్ సంభారే క్రమర్నిభిర్చముఖేణం కృత్య ఆశ్వాధ్వం వ్రజేత్ ప్రియో హైవ భవతీ.